అథ పంచమకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. అథోసేంద్రకోసేంద్రమథో యజ్ఞమేవ దధాతి ఇత్యుప దధాతి యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞమేవ యజమానోజమానస్తాభిర్యజమానః వాపయజమానస్తాభిర్తాభిర్యజమానో వరుంధే రుంధే వ్యజమానో యజమానో వరుంధే రుంధే రుంధే వరుంధే త్రయస్త్రిమూషతం త్రయస్త్రిమూషతమో రుంధే వరుంధే త్రయస్త్రిమూషతం రుంధే త్రయస్త్రిమూషతం త్రయస్త్రిమూషతమో రుంధే రుంధే త్రయస్త్రిగుంషత్ ఏతాభిర్వా ఏతాభిర్వా అగ్నిరగ్నిర్వా ఏతాభిరేతాభిర్వా అగ్నిర్వా అగ్నిశ్చితశ్చితో అగ్నిర్వైవ అగ్నిశ్చిత అగ్నిశ్చితశ్చితో అగ్నిరగ్నిశ్చితోజ్వలతి జ్వలతి చితో అగ్నిరగ్నిశ్చితోజ్వలతి జ్వలతి జ్వలతి చితశ్చితోజ్వలతిభిస్తాభిర్జ్వలతి చితశ్చితోజ్వలతి ేతాని జ్యోతిగుంషి కృతే కృతే జ్యోతిష్ేతాన్యేతాని జ్యోతిగుంషిగురుతే సువర్గస్ సువర్గస్ కృతే జ్యోతిగుంషిగురుతే సువర్గస్ ప్రాచీరన్యా అన్యా ప్రాచీస్త అంతశ్లేషణమంతశ్లేషణం వా ఏతా ఏతా వా అంతశ్లేషణమంతశ్లేషణం వా ఏతా ఏతా వా అంతశ్లేషణమంతశ్లేషణం వా ఏతా అంతశ్లేషణ శ్లేషణమిత్యంతః శ్లేషణం వా ఏతావీవ ఏతాశ్చితీనామేతావీవ సంవత్సర ఇది సం వత్సర ఏతమేతం వైవ ఏతం ప్రతిష్టాయై ప్రతిష్టాయ ఏతం వైవ ఏతం ప్రతిష్టాయై ఏతం ప్రతిష్టాయై ప్రతిష్టాయ ఏతమేతం ప్రతిష్టాయై నదతే నదతే ప్రతిష్టాయ ఏతమేతం ప్రతిష్టాయై నదతే ప్రతిష్టాయై నదతే నదతే ప్రతిష్టాయై ప్రతిష్టాయై నదతే జో జో నదతే ప్రతిష్టాయై ప్రతిష్టాయై నదతే జాష్టాయ ఇది ప్రతిష్టాయై తేజో జో నృతే తద తేజోగ్నిమగ్నియో నృతే తద తేజోగ్నిమగ్నియో యోగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్ని ప్రతిష్టతి ప్రతిష్టతి నన ప్రతిష్టతి పంచ పంచ ప్రతిష్టతి నన ప్రతిష్టతి పంచ ప్రతిష్టతి పంచ పంచ ప్రతిష్టతి ప్రతిష్టతి పంచ పూర్వా పూర్వా పంచ ప్రతిష్టతి ప్రతిష్టతి పంచ పూర్వాతిష్టతి ప్రతిష్టతి పూర్వా పూర్వా పంచ పంచ పూర్వాశ్చుతయ్చుతయ పూర్వా పంచ పంచ పూర్వాశ్చుతయ పూర్వాశ్చుతయ్చుతయ పూర్వా సమానాకం సమానాం భవతి ఏవైవాస్మై కరోతి కరోత్యస్మా ఏవైవాస్మై కరో కరోతి కామదుఖా ఇది కామదుఖా ముష్మిన్ నముష్ శమయతి శమయతి శమయతి నాప్తిమాప్తిన్న శమయతి శమయతి నాప్తిం క్షీరేణ క్షీరేణేతీత్యక్షీరేణ జుహోతి జుహోత్యక్షీరేణేతీత్యక్షీరేణ జుహోతి అయక్షీరేణ జుహోతి జుహోత్యక్షీరేణాక్షీరేణ జుహోత్యాగ్నేయాగ్నేయీ జుహోత్యక్షీరేణాక్షీరేణ జుహోత్యాగ్నేయీ అయక్షీరేణేత్యక్షీరేణ జుహోత్యాగ్నేయ్యాగ్నేయీ జుహోత్యాగ్నేయీ వైవాగ్నేయీ జుహోతి జుహోత్యాగ్నేయీ వై అగ్నేయ్యాగ్నేయీవ ఏషైషా వా క్షయో నిత్వాయసయో నిత్వాయో జంతిష్టగ్వస్తిష్టంగుదం క్షయో నిత్వాయసయో నిత్వాయో జంతిష్టన్ యో నిత్వాయేతి సయో నిత్వాయాగ్వస్తిష్టంగుదం ముదం తిష్టం జుహోతి జుహోతి తిష్టన్ముదం ముదం తిష్టం జుహోతి ఏభ్య ఏవైనమేనమేవైభ్య ఏభ్య ఏవైనం పరివర్గమపరివర్గమేవైనమేవాపరివర్గమపరివర్గమేవైనమేవాపరివర్గమపరివర్గమేవైనమపరివర్గమిత్యపరివర్గం మే వైనమేన మే వై వైనకం శమయతి శమయత్యేన మే వై వైనకం శమయతి శమయతి స్వర్గ్యా ఉత్తమా ఉత్తమాయా స్వర్గ్యా ఉత్తమా ఉత్తమా ఉత్తమాయా ఉత్తమాస్తా ఉత్తమాయా ఉత్తమాస్తా ఉత్తమా ఉత్తమాస్తా యజమానం యజమానంద ఉత్తమా ఉత్తమాస్తా యజమానం తమా ఇత్యుత్తమా యజమానం యజమానందాస్తా యజమానం వాచయతి వాచయతి యజమానందాస్తా యజమానం వాచయతి యజమానం వాచయతి వాచయతి యజమానం యజమానం వాచయతి తాభిర్వాచయతి యజమానం యజమానం వాచయతి తాభిః వాచయతి తాభిర్వాచయతి వాచయతి తాభిరేవైవ తాభిర్వాచయతి వాచయతి తాభిరేవ తాభిరేవైవ తాభిర్తాభిరేవైన మేనమేవ తాభిర్తాభిరేవైనం తర్పయతి తర్పయత్యేవ సహ ఏవ తర్పయతి తర్పయత్యేవ సహ ఏవ స ఏవైవ స ఏన మేనకం స ఏవైవ స ఏనం తృప్తృప్త ఏనోషస ఏనం తృప్తృప్త ఏనమేనం తృప్తో క్షుద్ధ్యం నక్షుద్ధ్యం తృప్త ఏనమేనం తృప్తో క్షుద్ధ్యం అక్షుద్ధ్యం నక్షుద్ధ్యం తృప్తృప్తక్షుద్ధ్యం నశోచన్ నశోచన్ నక్షుద్ధ్యం తృప్తృప్తక్షుద్ధ్యం నశోచన్ అక్షుద్ధ్యం నశోచన్ నశోచన్ నక్షుద్ధ్యం నక్షుద్ధ్యం నశోచన్ నముష్మిన్ నముష్మిన్ నశోచన్ నక్షుద్ధ్యం నక్షుద్ధ్యం నశోచన్ నముష్మిన్ శోచన్ నముష్మిన్ నముష్మిన్ నశోచన్ నశోచన్ నముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నశోచన్ నశోచన్ నముష్మిన్ లోకే లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోక ఉపోపలోకే ముష్మిన్ నముష్మిన్ లోక ఉపా ఉపోపలోకే లోక ఉపతిష్టతే నిష్టత ఉపలోకే లోక ఉపతిష్టతే ఉపతిష్టతే నిష్టత ఉపోపతిష్టతే దృప్యది దృప్యది నిష్టత ఉపోపతిష్టతే దృప్యది నిష్టతే దృప్యది దృప్యది నిష్టతే నిష్టతే దృప్యది ప్రజయా ప్రజయా దృప్యది నిష్టతే దృప్యది ప్రజయా దృప్యది ప్రజయా ప్రజయా దృప్యది దృప్యది ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా దృప్యది దృప్యది ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్యోజః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్యోజః ప్రజయేతి ప్రజయా పశుభిర్యోజః పశుభిః పశుభిర్య ఏవమేవ పశుభిః పశుభిర్య ఏవం పశుభిరితి పశుభిర్య ఏవమేవ యోజ ఏవం వేద వేదైవ యోజ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదతాం తాం వేదైవమేవం వేదతా వేదతాం తాం వేద వేదతాం నోనస్తాం వేద వేదతాం నః నోనస్తాం తాం నరిషమిషం నస్తాం తాం నరిషం నరిషమిషం నోనరిషమూర్జమూర్జమిషం నోనరిషమూర్జం ఇషమూర్జమూర్జమిషమిషమూర్జం ధత్తధత్తోర్జమిషమిషమూర్జం ధత్తమూర్జం ధత్తధత్తోర్జమూర్జం ధత్తమరుతో మృతో ధత్తోర్జమూర్జం ధత్తమరుత మరుతో మరుతో ధత్తధత్తమరుతస్సగుంరరాణాస్తగుంరరాణామరుతో ధత్తమరుతస్సగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుంరరాణాహేతిసగుం అన్నం వై అన్నం వై వా అన్నమన్నం వాహూర్గోర్గ్వా అన్నమన్నం వాహూర్గోర్గ్వై వా ఊర్గన్నమన్నమోర్గ్వై వా ఊర్గన్నం ఊర్గన్నమన్నమోర్గోర్గన్నం మరుతో మరుతోన్నమోర్గోర్గన్నం మరుత అన్నం మరుతో మరుతోన్నమన్నం మరుతోన్నమన్నం మరుతోన్నమన్నం మరుతోన్నం మరుతోన్నమన్నం మరుతో మరుతోన్నమేవైవాన్నం మరుతో మరుతోన్నమేవాన్నమేవైవాన్నమన్నమేవా వా వైవాన్నమన్నమేవా వైదేవారుంధేరుంధే వైవైవారుంధే రుంధేరుంధే వారుంధేష్మన్నస్మన్వృంధే వారుంధేష్మన్నోంధేష్మన్నస్మన్వృంధేరుంధే శ్మగ్గుస్తేష్మగ్గుస్తేష్మగ్గుస్తేష్మన్నస్మగ్గుస్తే క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క్షుత్క ీష్మోష్మ్యాహేతిష్మోష్మ్యాహేతిష్మోష్మ్యాహేతిహయమాహేతిహయమాహయమే వైవయమాహయమే వైవయమే వేదస శాఖయా వేదస శాఖయా చావకాభిరవకాభిశ్చ వేదస శాఖయా వేదస శాఖయా చావకాభిరవకాభిశ్చ వేదస శాఖయా చావకాభిరవకాభిశ్చ వేదస శాఖయా చావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ జావకాభిశ్చ జావకాభిరవకాభిశ్చ శుచాశుచార్పయత్యష్టాభిరస్తాభిరర్పయతి శుచాశుచార్పయత్యష్టాభిః మృత్యోరంతర్ధత్తేంతరం తర్ధత్తేంతర ఉపముంచత అస్మభ్యమస్మభ్యగో శివో భవ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ అస్మభ్యమిత్యస్మాభ్యం. ఇతి వషట దేవా దేవానా దేవానాం దేవా దేవా దేవానామితి దేవానాం దేవా దేవా దేవానామితి దేవానామితి దేవానాం దేవానామితి తత్నాదధ్వేతి దేవానాం దేవానామితి తత్నాదధ్వేతి తత్నామధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్వేతి తత్నామధుమిశ్రేణ తత్నామధుమిశ్రేణ మధుమిశ్రేణ దత్నాదత్నామధుమిశ్రేణ వావ మధుమిశ్రేణ దత్నాదత్నామధుమిశ్రేణ మధుమిశ్రేణ వావ మధుమిశ్రేణ మధుమిశ్రేణావో క్షత్యుక్షత్యమ మధుమిశ్రేణ మధుమిశ్రేణావోక్షతి మధుమిశ్రేణేతి మధు మిశ్రేణ క్షత్యుక్షత్యమావో క్షతి హుతాదో హుతాద ఉక్షత్యమావో క్షతి హుతాద హుతాదో హుతాద ఉక్షత్యుక్షతి హుతాదశ్చుతాద ఉక్షత్యుక్షతి హుతాదశ్చ హుతాదశ్చ హుతాదో హుతాదశ్చైవైవ చ హుతాదో హుతాదశ్చైవాదరి హుతాదైవ చైవ దేవాన్ దేవానేవ చ దైవ దేవాన్ దేవాన్ దేవానేవైవ దేవాన్ హుతాదో హుతాదో దేవానేవైవ దేవాన్ హుతాద దేవాన్ హుతాదో హుతాదో దేవాన్ దేవాన్ హుతాదశ్చతా హుతాదో దేవాన్ దేవాన్ హుతాదశ్చ హుతాదశ్చత హుతాదో హుతాదశ్చ యజమానో యజమానశ్చ హుతాదో హుతాదశ్చ యజమాన హుతాద ఇత్యహుతాదో యజమానశ్చ యజమాన ప్రీణాది ప్రీణాది యజమానశ్చ యజమాన ప్రీణాది యజమాన ప్రీణాది ప్రీణాది యజమానో యజమాన ప్రీణాది తే ప్రీణాది యజమానో యజమాన ప్రీణాది ప్రీణాది తే ప్రీణాది ప్రీణాది చే యజమాన యజమానం దే ప్రీణాది ప్రీణాది చే యజమానం దే యజమానం యజమానం తే యజమానం ప్రీణంతి ప్రీణంతి యజమానం తే యజమానం ప్రీణంతి యజమానం ప్రీణంతి ప్రీణంతి యజమానం యజమానం ప్రీణంతి రత్నారత్నా ప్రీణంతి యజమానం యజమానం ప్రీణంతి రత్నా ప్రీణంతి రత్నారత్నా ప్రీణంతి ప్రీణంతి రత్నైవైవ రత్నా ప్రీణంతి ప్రీణంతి రత్నైవా రత్నైవైవ రత్నారత్నైవ హుతాదో హుతాద ఏవ రత్నారత్నైవ హుతాద ఏవ హుతాదో హుతాద ఏవైవ హుతాద ప్రీణాది ప్రీణాది హుతాద ఏవైవ హుతాద ప్రీణాది హుతాద ప్రీణాది ప్రీణాది హుతాదో హుతాద ప్రీణాది మధుషా మధుషా ప్రీణాది హుతాదో హుతాద ప్రీణాది మధుషా హుతాద ఇది హుతాద ప్రీణాది మధుషా మధుషా ప్రీణాది ప్రీణాది మధుషా హుతాదో హుతాదో మధుషా ప్రీణాది ప్రీణాది మధుషా హుతాద మధుషా హుతాదో హుతాదో మధుషా మధుషా హుతాదో గ్రామ్యం గ్రామ్యమ హుతాదో మధుషా మధుషా హుతాదో గ్రామ్యం హుతాదో గ్రామ్యం గ్రామ్యమ హుతాదో హుతాదో గ్రామ్యం వై వై గ్రామ్యమ హుతాదో హుతాదో గ్రామ్యం వై హుతాద ఇత్యహుతాదః వై వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతదేతద్వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతదన్నమన్నమేతద్వై వా ఏతదన్నం ఏతదన్నమన్నమేతదేతదన్నయ్యద్యదన్నమేకమేతదన్నయ్యద్ నమన్నయ్యద్దధిదధియదన్నమన్నయ్యద్దధి ధ్యారణ్యమారణ్యం దధి యద్యద్ధ్యారణ్యం మధుమత్వారణ్యం దధి దధ్యారణ్యం మధు ఆరణ్యం మధుమత్వారణ్యమారణ్యం మధుయద్యన్మధ్వారణ్యమారణ్యం మధుయత్ మధుయద్యం మధు మధుయద్ధ్నాదధ్నాయం మధు మధుయద్ధ్నాధ్నాయద్యద్ధ్నామధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నాయద్యద్ధ్నామధుమిశ్రేణ నామధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నాదధ్నామధుమిశ్రేణ వోక్షత్యవోక్షతి మధుమిశ్రేణ దధ్నాదధ్నామధుమిశ్రేణావోక్షతి మధుమిశ్రేణావోక్షత్యవోక్షతి మధుమిశ్రేణ మధుమిశ్రేణావోక్షత్యుభయస్వభయస్యావోక్షతి మధుమిశ్రేణ మధుమిశ్రేణావోక్షత్యుభయస్యామిశ్రేణేతి మధు మిశ్రేణ అవోక్షత్యుభయస్వభయస్యావోక్షత్యవోక్షత్యుభయస్యావరుద్ధ్యా అవరుద్ధ్యా ఉభయస్యావోక్షత్యవోక్షత్యుభయస్యావరుద్ధ్యై ఉభయస్యోభయస్యావరుద్ధ్యై కృముష్టినా కృముష్టినావరుద్ధ్యా ఉభయస్యోభయస్యావరుద్ధ్యై కృముష్టినా అవరుద్ధ్యై కృముష్టినా కృముష్టినావరుద్ధ్యా అవరుద్ధ్యై కృముష్టినా ప్రాణాన్ ప్రాణానేవ ప్రీత షోడశేతి భాగా వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన పాప్మన పాప్మనో జుహుయాత్ ఏకం యథా జనం జనం యథా దాది దాది యథా జనం ఆహేదీత్యా ఉద్యక్షత ఉద్యక్షతే చిత్తాయైనమేనం చిత్తాయోద్యక్షతే షట్ హరతి హరతి ఏతద ప్రజరథం ఏతద ప్రతిరథమ ప్రతిరథమేతదేతద ప్రతిరథమ పశ్యన్న పశ్యన్న ప్రతిరథమేతదేతద ప్రతిరథమ పశ్యన్న ప్రతిరథమ పశ్యన్న పశ్యన్న ప్రతిరథమ ప్రతిరథమ పశ్యంతేన తేనా పశ్యన్న ప్రతిరథమ ప్రతిరథమ పశ్యంతేన ప్రతిరథమిత్య ప్రతిరథం అపశ్యంతేన తేనా పశ్యన్న పశ్యంతేన వై వై తేనా పశ్యన్న పశ్యంతేన వై తేన వై వై తేన తేన వై తే వై తేన తేన వై తే వై తే వై వై తే ప్రత్య ప్రతిదే వై వై తే ప్రతి ప్రత్య ప్రతిదే ప్రత్యసురాన సురాన ప్రతిదే ప్రత్యసురాన ప్రత్యసురాన సురాన ప్రత్య ప్రత్యసురాన జయన్న జయన్న సురాన ప్రత్య ప్రత్యసురాన జయన్న సురాన జయన్న జయన్న సురాన సురాన జయన్ తత్తద జయన్న సురాన సురాన జయన్ తదేయన్ తత్తద జయన్న జయన్ తద ప్రతిరథస్య ప్రతిరథస్య తదయన్న జయన్ తద ప్రతిరథస్య ప్రతిరథస్య ప్రతిరథస్య తత్తద ప్రతిరథస్య ప్రతిరథత్వమ ప్రతిరథత్వమ ప్రతిరథస్య తత్తద ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వమ ప్రతిరథత్వమ ప్రతిరథస్య ప్రతిరథస్య ప్రతిరథత్వం యద్యద ప్రతిరథత్వమ ప్రతిరథస్య ప్రతిరథస్య ప్రతిరథత్వం యద్ ప్రతిరథస్యేత్య ప్రతిరథస్య ప్రతిరథత్వం యద్యద ప్రతిరథత్వమ ప్రతిరథత్వం యద్ ప్రతిరథమ ప్రతిరథం యద్ ప్రతిరథత్వమ ప్రతిరథత్వం యద్ ప్రతిరథమ ప్రతిరథత్వమిత్య ప్రతిరథ త్వం యద్ ప్రతిరథమ ప్రతిరథం యద్యద ప్రతిరథం ద్వితీయ ద్వితీయ ప్రతిరథం యద్యద ప్రతిరథం ద్వితీయ ప్రతిరథం ద్వితీయ ద్వితీయ ప్రతిరథమ ప్రతిరథం ద్వితీయ హోతా హోతా ద్వితీయ ప్రతిరథమ ప్రతిరథం ద్వితీయ హోతా ప్రతిరథమిత్య ప్రతిరథం ద్వితీయోహోతాహోతాద్వితీయోహోతాన్వాహాన్వాహోతాద్వితీయోహోతాన్వాహోతాన్వాహోతాహోతాన్వాహ ప్రత్య ప్రత్యన్వాహోతాహోతాన్వాహ ప్రతీన్వాహ ప్రత్య ప్రత్యన్వాహాన్వాహ ప్రత్యేవ ప్రత్యన్వాహాన్వాహ ప్రత్యేవాన్వాహేద్యనో ఆహ ప్రత్యేవ ప్రత్య ప్రతిదేవతేన తేనైవ ప్రత్య ప్రత్యేవతేన దేవతేన తేనైవ తేన యజమానో యజమానస్తేనైవ తేన యజమాన తేన యజమానో యజమానస్తేన తేన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాం యజమానస్తేన తేన యజమానో భ్రాతృవ్యా యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ యజమానో యజమానో భ్రాతృవ్యాం చేతి భ్రాతృవ్యాన్ యజమానో యజమానో భ్రాతృవ్యాం చేతి భ్రాతృవ్యాం చేతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాం జయత్యసో అథో జయతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాం జయత్యసో జయత్యసో అథో జయతి జయత్యసో అనభిజితమనభిజితమథో జయతి జయత్యసో అనభిజితం అథో అనభిజితమనభిజితమథో అథో అనభిజితమేవైవానభిజితమథో అథో అనభిజితమేవ అథో ఇత్యథో అనభిజితమేవైవానభిజితమనభిజితమేవాభ్యాభ్యేవానభిజితమనభిజితమేవామీ ేవాభ్యాభ్యేవైవాభిజయతి జయత్యభ్యేవైవాభిజయతి జయత్యభ్యభిజయతి సత్యం జయతి జయతి సత్యం భవతి భవతి సత్యం జయతి జయతి సత్యం భవతి సత్యం భవతి భవతి సత్యం సత్యం భవతి విధృతౌ విధృత మనజో విధృతౌ లోకౌ విధృత మనజో విధృత

వరుంధే వరుంధే వరుంధే నమోస్తు నమో రుంధే వా వరుంధే నమో ग्राभ इति ग्राभः